శ్రీవివేక చూడామణి ఆవరణ శక్తి విక్షేప శక్తి కబలిత ధనాథే దుర్దినే సాంద్రమేమైర్వ్యథయతి హమజంజావాయు రుగ్రో యథైతాన్ అవిరత తమసాత్మన్యావృతే మూఢబుద్ధిం క్షపయతి బహుదుహఖై స్త్రీవ్ర విక్షేప శక్తి అహ 145. సాంద్రమే ఘాయః దట్టమైన మేఘములచే కబలిత ధనాథే నృంగి వేబడిన సూర్యుడు కల దుర్దినే దుర్ది నమునందు ఉగ్రహ ఉగ్రమైన హిమ ఝంజావాయు హిమముతో కూడిన ఝంజావాయువు యథా ఏ విధముగా ఏతాన్ ఈ పాంథులను వ్యథేతి పీడించునో అట్లే అవిరతతమసా గాఢమైన తమస్సుచే ఆత్మని ఆత్మ అవృతే ఆవరింపబడగా మూఢబుద్ధిం మూఢ బుద్ధి కలవానిని తీవ్ర విక్షేపశక్తి తీవ్రమైన విక్షేపశక్తి బహుదుహఖే హా అనేక దుహఖములతో క్షపయతి నశింపజేయును. దట్టమైన మేఘములచే మృంగివేబడిన సూర్యుడు గల దుర్దినమునందు మేఘచ్ఛన్నే నీ దుర్దినం అనుకోసముననుసరించి మేఘచ్ఛన్నమగు రోజునకు దుర్దినమని పేరు. సూర్యుడు ప్రకాశింపకపోవుటచే అప్రకాశమయముగనున్న దివసమునందు భయంకరమైన హిమఝంజావాయు ఝంజావత సవృష్టిక అనుకోసముననుసరించి హమముతో గూడిన వృష్టి సహితమగు వాయువు ఏ విధముగా ఏతాన్ పథికులైన ఈ జనులను వ్యథేతి దుహఖింపజేయునో సూర్యప్రకాశములేదు మార్గమధ్యమున స్థితి. హిమవశములతో గూడిన మహావాయువు అప్పుడు పాంతుల బాధ చెప్ప శక్యము కాదు. ఇట్లే అవిరత తమసాదట్టమైన మేఘమువలె గాఢమైన తమస్సుచే సూర్యస్థానీయమగు ఆత్మ కబళితము కాగా స్ఫుటముగ కానరక నష్టప్రాయమైయుండగా కామక్రోధాది రూపమున పరిణమించుచున్నదియు రజోగుణమునకు సంబంధించి ఆవరణ శక్తి విక్షేపశక్తి 221. నదియు అగు ప్రబలమైన విక్షేపశక్తి మూఢబుద్ధిన్ తామసమగు ఆవరణ శక్తిచే తెలుసుకొను అవకాశము ఉన్నను తెలుసుకొనజాలని బుద్ధిగల పురుషుని బహుదుహ ఖయహ జన్మ మృత్యు జరారో గాదిజన్యములగు అనేక దుహఖములచే నశింపజేయును. ఎల్లప్పుడునూ దుహఖ పరంపరలో మునిగియున్న వానికి ఆనందరూప స్వాత్మజ్ఞాన మెట్లు కలుగును. అదిలేనిచో స్వాత్మదర్శనము లేకుండుటచే ఆత్మనష్టమైనదివలేయాగును అని భావము. ఈ బంధమెట్లు వచ్చినది అను ప్రశ్నకు చెప్పిన ప్రత్యుత్తరమును స్పష్టముగా తెలియట కొరకే ఉపసంహరించుచున్నాడు. ఏతాభ్యామేవ శక్తిఖ్యాం బంధః పుంసః సమాగతః యాభ్యాం విమోహితో దేహం మత్వాత్మానం భ్రమత్యేయం. 146. ఏతాభ్యాం ఈ శక్తిభ్యామేవ శక్తుల చేతనే పుంసః పురుషునకు బంధః బంధము సమాగతః వచ్చినది. యాభ్యాం వేటిచే విమోహితః మోహింపజేయబడినవాడే అయం ఈ పురుషుడు దేహందేహమును ఆత్మానం ఆత్మనుగా మత్వ తలచి భ్రమతి తిరుగుచున్నాడో ఈ గుణత్రయమేమైన అజ్ఞానమునందున్న రజస్తమో గుణములకు సంబంధించిన ఆవృతి విక్షేపరూపములగు శక్తుల చేతనే పురుషునకు బంధః తది కాని దానిని అది అనుభావించుట అను రూపము గల అధ్యాసము వచ్చినది. ఇది స్థిరతరమైన సాధన చతుష్టయము పురహసరముగా గల వేదాంత విచారము చే జన్యమగు ఆత్మసాక్షాత్కారము లేకుండా తొలగింప శక్యము కానిది. యాభ్యాం పూర్వోక్తములగు శ్రీవివేక చూడామణి ఏ శక్తుల చేత విమోహితః తెలియదగిన దాని యొక్క జ్ఞానముతో శూన్యుడై దేహు స్థూలాది దేహమును ఆత్మానం మత్వా నేను అని అనుకొనుచు ఈ పురుషుడు భ్రమతి సంసార రూపదీర్ఘాటవిలో సంచరించున్నాడో అవ ముముక్షువులకు సుఖముగ తెలీటకే సమూలమగు సమగ్ర సంసారమును వృక్షముగా వర్ణించుచున్నాడు.